దూరం దూరం నన్నంటుకోవద్దు శ్రీవారు, బుధవారమే మీరు మావారు, బుధవారమే మీరు మావారు. భారం ఏలిన భారం, భారం ఏలిన భారం, శ్రీవారం లేదింక ఏ వారం, ప్రతి వారము మేము మీ వారం, ప్రతి వారము మేము మీ వారం. పడితే ఆ సూర్యుడు గతము, సోమవారము శివాభిషేకం, హరహరా ఇక జరిగేదెప్పుడు ప్రేమాభిషేకం, మంగళవారం మారుతి సేవా. అయ్యో ఈ జన్మకు లేదా ఏకాంత సేవ, ఏకాంత సేవ. అయ్యయ్యో కర్మ కర్మ తప్పండి, జై భజరక బలి నా బతుకు బలి. దూరం అబ్బా దూరం దూరం, ఆహాహాహా శ్రీవారం లేదింక ఏ వారం, బుధవారమే మీరు మా వారు, ప్రతి వారము మేము మీ వారం. శుక్రవారం లక్ష్మీ పూజ, ఆ ఒక్క వారము వదలవే రోజా, శ్రీనివాసునికి శనివారం. ఆ రోజు కామా మనము పనివారం, ముద్దుల పనివారం, ముద్దుల పనివారం. అయ్యో రామ కళ్ళు పోతాయండి, ఏడుకొండవాడా వెంకటరమణ. నా సుఖం నా శాంతి నా సర్వం గోవిందా గోవిందా. దూరం అయ్యో దూరం దూరం నన్నంటుకోవద్దు శ్రీవారు, బుధవారమే మీరు మా వారు, బుధవారమే మీరు మా వారు. వారం ఏలిన వారం ఎలా శ్రీవారం లేదు వారం, ప్రతి వారము మేము, ప్రతి వారము మేము మీ వారం.